రోబోలు పుస్తకం 4వ భాగం. గార్టెన్ నోయెల్ బైరన్, పెర్సీ బిషి షెల్లీ అనే ఇద్దరు ఇంగ్లీషు కవులు స్విట్జర్లాండ్లో ఉన్నారు. 1816లో ఒకరోజు ఇద్దరు బైరన్కి తెలిసిన ఒక డాక్టర్తోనూ, షెల్లీ 19 ఏళ్ల స్నేహితురాలైన మేరీ ఓ స్క్రోనార్తోనూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. గాల్వాని ఆవిష్కరణలు మొదలైన వైజ్ఞానిక విశేషాల గురించి మాట్లాడుతూ కూర్చున్నారు. అలాంటి విషయాల మీద మంచి కథలేమైనా రాస్తే బాగుంటుంది అనుకున్నారు బైరన్. షెల్లీలు ఆ తరువాత ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయారు. డాక్టరు ఒక కథ రాశాడు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ మేరీ షెల్లీ తరువాత 1818లో తన 21 ఏట ఒక పుస్తకం ప్రచురించింది. ఈ పుస్తకం గొప్ప విజయం సాధించింది. ఇప్పటికీ ఆ పుస్తకం ప్రాచుర్యంలో ఉంది. ఆ పుస్తకం పేరు ఫ్రాంకెన్స్టైన్. జీవన రహస్యాన్ని సైన్స్ భేదించింది అన్న భావనని మేరీ షెల్లీ ఈ పుస్తకంలో వాడుకుంది. తన కథలో కథానాయకుడు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఒక శాస్త్రవేత్త. ఇతగాడు ఒక మృతదేహానికి ప్రాణం పోస్తాడు. శరీరం మాత్రం పెద్దగా వికారంగా ఉంటుంది. అందుకే దానిని ఒక రాక్షసుడిగా వ్యవహరించారు. పుస్తకానికి సబ్ టైటిల్ అభినవ ప్రమోథియన్, అంటే ఫ్రాంకెన్స్టైన్ని మనుషులకి ప్రాణం పోసే గ్రీకు దేవతతో మేరీ పోల్చిందన్నమాట. అయితే ప్రమోథియన్కి తాను సృష్టించిన జీవుల పట్ల ఎంతో కరుణ ఉండేది. వారి మంచి చెడ్డలు ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండేవాడు. కథానాయకుడు ఫ్రాంకెన్స్టైన్కి తను ప్రాణం పోసిన ఈ రాక్షసుడిని చూసి జుగుప్సు పుట్టి అతడిని విడిచిపెడతాడు. అందరూ తనని అసహించుకుంటున్నారన్న కోపంతో ఒకరోజు ఆ రాక్షసుడు పగతో తనని సృష్టించిన ఫ్రాంకెన్స్టైన్ని, అతడి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. పిగ్మాలియన్ కథలో శిల్పం ప్రాణం పోసుకున్నట్లు ఈ కథ సుఖాంతం కాదు. కృత్రిమ జీవం ప్రమాదకరమైనదని, దానితో చెలగాటం మంచిది కాదని ఫ్రాంకెన్స్టైన్ కథ చెప్తోంది. ఫ్రాంకెన్స్టైన్ కథ నిజంగా మొట్టమొదటి కాల్పనిక వైజ్ఞానిక కథ అని చెప్పుకుంటారు. కథ రాసిన కాలంలో అలాంటిది జరిగే అవకాశం లేదు. భవిష్యత్తులో జరగబోయే ఆవిష్కరణల మీద ఆధారపడిన కథ అది. అందుకే అది నిజంగా కాల్పనిక వైజ్ఞానిక కథ అవుతుంది. ఆ తరువాత 100 ఏళ్ల పాటు ఎన్నో కాల్పనిక వైజ్ఞానిక కథలు వచ్చాయి. అప్పుడప్పుడు కృత్రిమ జీవం గురించిన ప్రస్తావన కూడా వస్తుండేది. కానీ ఫ్రాంకెన్స్టైన్ల చిరకాలం గుర్తుండిపోయే కథ మళ్ళీ రాలేదు. కానీ చివరికి 1920లో కారెల్ కావెక్ అనే చెకోస్లోవాకియాకు చెందిన రచయిత ఆర్యుఆర్ అనే ఒక నాటకం రాశాడు. మరుసటి సంవత్సరమే ఆ నాటకాన్ని ప్రదర్శించారు కూడా. అదో కాల్పనిక వైజ్ఞానిక నాటకం. రోసుమ్ అనే ఒక ఆంగ్లేయుడు మరమనుషులను తయారు చేసే ఒక పరిశ్రమని తయారు చేస్తాడు. అవి అచ్చం మనుషుల్లాగే ఉంటాయి. లోకంలో మనుషుల్లాగానే పనిచేయగలుగుతాయి. గొడ్డు చాకరీ భారం నుండి మనుషులకి విముక్తినివ్వటమే వీటి లక్ష్యం. కానీ కథ అడ్డం తిరుగుతుంది. గోలెం, ఫ్రాంకెన్స్టైన్, రాక్షసుడు ప్రమాదకరంగా మారినట్లే ఈ మరమనుషులు కూడా ప్రమాదకరంగా మారతారు. వాటిలోనూ ఒక మనసు అంకురిస్తుంది, భావావేశాలు కలుగుతాయి. బానిస బతుకు నచ్చక మానవాళిని మరమనుషులు నాశనం చేస్తారు. చివరికి ఇంకా సజీవంగా ఉన్న రోసుమ్ ఇద్దరు మరమనుషులని, ఒక నవ్యజాతిని సృజించమని పంపేస్తాడు. ఈ రోసుమ్ అనేది హేతువు లేదా ప్రజ్ఞ అనే అర్థం ఉన్న చెక్ పదం. ఆర్యుఆర్ అనేది రుసుమ్ ప్రారంభించిన పరిశ్రమ పేరు. దాని అర్థం రోసుమ్స్ యూనివర్సల్ రోబోట్స్, అంటే రుసుమ్ విశ్వజనీయ రోబోలు. ఈ రోబో అన్నది బానిస అన్న అర్థం గల చెక్ పదం. రోసం నిర్మించే రోబోలు విశ్వజనీనం, ఎందుకంటే అవి మనుషులలాగానే అన్ని రకాల పనులు చేయగలవు.